రేగుతున్నదొక రాగం ఎదలు సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. కనుని ముద్దులాడగా కళని కన్నుగీటగా కసిగా, రేగుతున్నదొక రాగం ఎదలో సోదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. చెక్కిళ్ళలో ముద్దు చెమ్మ తడియారకున్నది, నీ కళ్ళలో నీటి బొమ్మ కదలాడిందే, తెలిపింది కన్నెగళ్ళమే మనువాడలేదని. ఓ పువ్వు పోసింది ఒడిలో తొలి ప్రేమల్లే, మెలకువే స్వప్నమై మెలి తిరిగెను నాలో, ఒరిగినా హత్తుకొనే ప్రేమ నీ పిలుపే పిలిచే వలపై పెదవుల్లో దాగి, రేగుతున్నదొక రాగం ఎదలు సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. గీతగా కసిగా, రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. తలపులెన్నో నీలాల కురులలు, తనువు మరచిపోయే మరులే పొంగే, ముద్దడ సాగే పెదవి ఒక మూగ భావమే, సాటు కవితలన్నీ అనురాగాలే. పెదవులే విచ్చిన మల్లె పూల వాసన, సొగసులే సోకిన వయసుకే దీవెన, వీరెవరో జతకోకిలలో ఎదలేడై లేచి, రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా. కనుని కలని కన్ను గీతగా కసిగా, రేగుతున్నదొక రాగం ఎదలో సొదలా, రేపుతున్నదొక మోహం నదిలో అలలా.